అతి ప్రాచీన ప్రయాణికుడు 44వది. ప్రేమ ఈ విశ్వంలో అతి ప్రాచీన ప్రయాణికుడు. యుగ యుగాలుగా తెలిసి తెలియని ప్రాంతాలకు ప్రయాణించేది ప్రేమ మాత్రమే. అత్యంత ఆనందాన్ని పొందాలని కోరేవారు మొట్టమొదటిగా తమను ఇతరుల్లో చూడాలి. ఇదే సస్యమైన ప్రేమకు నిర్వచనం. ప్రేమ పరిధులు లేనటువంటిది. అది మనలను భ్రమకల్పిత బంధనాలు అధ్యారోపణ నుండి విముక్తిని కలుగజేస్తుంది. ఏకత్వం మనల్ని సత్యం వైపు తీసుకెళ్తుంది. సాంసారిక జగత్తు యొక్క మొదలు అంతము దైవీయమైనవి. ఒకరిని ప్రేమిస్తున్నామంటే ఇంకొకరిని ద్వేషిస్తున్నామని అర్థం కాదు. ఇది జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావంటే దాని అర్థం నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావని. మీ ప్రేమ విస్తరణపరచ ప్రయాణించాలి, కానీ కుచించకపోవడం పట్ల కాదు. ఇతరులను ప్రేమించడం నేర్చుకో. నిస్వార్థ సేవతో నీ ప్రేమను, ఇది చాలా ముఖ్యం. మాటలతో ఇతరులను బాధపెట్టడం ప్రయత్నించకు. కపట మాటలకు నిజమైన భావాలను ప్రేమను నిరూపించుకునే సామర్థ్యం లేదు. ఎందుచేతనంటే అవి పాత్రలు కావు. ప్రేమ అజరామరమైనది. దానికి ఒక అక్షయపాత్ర అవసరం. ప్రజలు ఇది హృదయం ద్వారా వ్యక్తపడుతుందని చెప్తారు. అందుచేత హృదయం ప్రేమకు కేంద్రం. నేను దీన్ని తిరస్కరిస్తాను. అసలు ఆత్మ ప్రేమను ఉంచగలిగే నిజమైన పాత్ర. ఎందుచేతనంటే ఆత్మ ఒక్కటే అతి ప్రాచీనమైన ప్రయాణికుడు, అలాగే ప్రేమ కూడా. ఈ రెండు ఒక్కటే. రెండు విధాలైన ప్రేమలు ఉన్నాయి. ఒకటిది ప్రకటించగలసింది, రెండవది ఎప్పుడు కూడా ప్రకటించలేనిది లేక విశదీకరించలేనిది. విశదీకరించింది ఏదైనా గాఢమైన ప్రేమ కాదు. మనం శత విధాలు వ్యక్తీకరించడానికి ప్రయత్నించినా అది వ్యర్థం. దానికి మరొకటి లేని ఒకే ఒక వాస్తవికత ఉన్నది. అది కాలం, ఎడం, ప్రేరణ ఏమీ లేనిది. దానినే మనం ప్రేమని పిలుస్తాం. నువ్వు ప్రేమ గురించి మాట్లాడతావు, నువ్వెప్పుడు ప్రేమింపడాలని కోరుకుంటావు. నువ్వు నిజంగా ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే దానికి రెండు పదబంధాలు ఉన్నాయి. జీవించడానికి జీవితం ఉన్నట్టే ఇచ్చేందుకు ప్రేమండును. సామాన్యంగా ప్రేమ స్వార్థంతో కలిసి ఉంటుంది. నాకు ఏదో కావాలి, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటావు. నీకు ఏదో కావాలి, అందుచేత నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అంటావు. ప్రపంచంలో మనం పిలిచే ప్రేమ ఇది. నువ్వు నిస్వార్థంగాను సహజంగాను పనులను చేసినప్పుడు వచ్చేదే నిజమైన ప్రేమ. దానికి ప్రతిఫలం నువ్వు ఆశించవు. పూజ్యభావం ప్రేమ అనే నిత్యంలో మొదటి మెట్టు. సత్యం గురించి ఆలోచించడం మాత్రమే ప్రేమ కాదు. దానికోసం కష్టాలను అనుభవించాలి. కష్టాలు అనుభవించడం దండన కాదు, అది ఒక బహుమానం, ప్రేమ కానుక. నువ్వు ఇంకా అక్కడ లేనప్పుడు ఆ బహుమానం అందుతుంది. మనం ప్రేమ యొక్క అగ్నికుండాన్ని వెలిగించుగాక. ఇది మన ఆహారాన్ని కాల్చివేసి మనలను మార్పు లేని వాస్తవికతలో భయంతో కూడినటువంటి అసంపూర్ణత్వం నుండి భయరహితమైన పరిపూర్ణత్వానికి పయనించేటట్టు తోడ్పడుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. దైవం నిన్ను ప్రేమిస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో.